మేము మిమ్మల్ని ధరణిపై అధికారాలతో వశింపజేశాము. ఇక్కడ మీ కొరకు ఉపాధి వసతులను ఏర్పాటు చేశాము. కాని మీరు కృతజ్ఞులు కావటం అనేది అరుదు. ولقد خلقناكم ثم صورناكم ثم قلنا للملائكة اسجدوا لآدم فسجدوا إلا إبليس لم يكن من الساجدين. మేము మీ సృష్టి క్రియను ప్రారంభించాము, తరువాత మీ రూపాన్ని తీర్చిదిద్దాము. పిరప ఆదముకు సాష్టాంగపడండి అని దైవదూతలను ఆజ్ఞాపించాము. ఈ ఆదేశానుసారం అందరూ సాష్టాంగపడ్డారు, కాని ఇబులీసు సాష్టాంగపడే వారిలో చేరలేదు. خلقتني من نار وخلقته من طين قال فاهبط منها فما يكون لك أن تتكبر فيها فاخرج إنك من الصاغرين قال أنظرني إلى يوم يبعثون قال إنك من المنظرين قال فبما أغويتني لأقعدن لهم صراطك المستقيم ثم لآتينهم من بين أيديهم ومن خلفهم وعن أيمانهم وعن شمائلهم ولا تجد أكثرهم شاكرين قال اخرج منها مذءوما مدحورا لمن تبعك منهم لأملأن جهنم منكم أجمعين ويا آدم اسكن أنت وزوجك الجنة فكلا من حيث شئتما ولا تقربا هذه الشجرة فتكونا من الظالمين. అల్లా, నిన్ను నేను ఆదేశించినప్పటికీ సాష్టాంగపడకుండా నిన్ను ఏ విషయం నిరోధించింది అని అడిగాడు. ఇలా పలికాడు, నేను అతడి కంటే శ్రేష్ఠుణ్ణి. నీవు నన్ను అగ్నితో సృష్టించావు, అతణ్ణి మట్టితో. ఇలా సెలవిచ్చాడు, సరే అయితే ఇక్కడి నుంచి కిందకు దిగు, ఇక్కడ నీ గొప్పతనాన్ని గురించి గర్వపడే హక్కు నీకు లేదు, వెళ్ళిపో. వాస్తవానికి నీవు తమ పరాభవాన్ని తామే కోరుకునేవారిలోని వాడవు. ఇలా అన్నాడు, వారందరూ మళ్లీ లేపబడే రోజు వరకు నాకు వ్యవధి నువ్వు. ఇలా సెలవిచ్చాడు, నీకు వ్యవధి ఉంటుంది. ఇలా అన్నాడు, అలాగే నీవు నన్ను మార్గభ్రష్టత్వానికి గురి చేసినట్లు నేను కూడా నీ రుజుమార్గంపై ఈ మానవుల కొరకు మాటు వేసి కూర్చుంటాను. వెనుక ముందు కుడి ఎడమ అన్ని వైపుల నుండి వారిని చుట్టుముట్టుతాను. వారిలో అధిక సంఖ్యాకులను కృతజ్ఞులుగా చూడవు. ఇలా సెలవిచ్చాడు, వెళ్లిపో ఇక్కడి నుంచి, నీచుడవై తిరస్కృతుడవై. వారిలో నిన్ను అనుసరించే వారందరితో నిన్ను కలిపి నరకాన్ని నింపుతాను, దీనిని నమ్ము. ఆదం, నీవు నీ భార్య ఇద్దరూ ఈ స్వర్గములో నివసించండి. ఎక్కడ ఏ వస్తువును మీ మనస్సు కోరినా దానిని తినండి, కాని ఈ వృక్షం దరిదాపులకు కూడా పోవద్దు. ఒకవేళ పోయినట్లయితే దుర్మార్గులలో కలసిపోతారు. فوسوس لهما الشيطان ليبدي لهما ما وري عنهما من سوآتهما

والإثم والبغي بغير الحق وأن تشركوا بالله ما لم ينزل به سلطانا وأن تشركوا بالله ما لم ينزل به سلطانا وأن تقولوا على الله ما لا تعلمون ప్రవక్త వారితో ఇలా అను, నా ప్రభువు నిషేధించినవి ఇవి: సిగ్గుమాలిన పనులు, బహిరంగమైనవి కాని లేక గుప్తమైనవి కాని, పాపాలు, సత్యానికి వ్యతిరేకంగా మేరమేరటం. అల్లా ఏ ప్రమాణాన్ని అవతరింపజేయకపోయినా మీరు ఇతరులను అల్లాకు భాగస్వాములుగా కల్పించటం, వాస్తవంగా అల్లాయే అన్నాడని మీకు తెలియని విషయాన్ని మీరు అల్లా పేరుతో చెప్పటం. يَا بَنِي آدَمَ إِمَّا يَأْتِيَنَّكُمْ رُسُلٌ مِّنكُمْ يَقُصُّونَ عَلَيْكُمْ آيَاتِي فَمَنِ اتَّقَى وَأَصْلَحَ فَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ والذين كذبوا بآياتنا واستكبروا عنها أولئك أصحاب النار هم فيها خالدون فمن أظلم ممن افترى على الله كذبا أو كذب بآياته أولئك ينالهم نصيبهم من الكتاب حتى إذا جاءتهم رسلنا يتوفونهم قالوا أينما كنتم تدعون من دون الله قالوا ضلوا عنا وشهدوا على أنفسهم أنهم كانوا كافرين قال ادخلوا في أمم قد خلت من قبلكم من الجن والإنس في النار كلما دخلت أمة لعنت أختها حتى إذا اداركوا فيها جميعا قالت أخراهم لأولاهم ربنا هؤلاء أضلونا فآتهم عذابا ضعفا من النار قال لكل ضعف ولكن لا تعلمون وقالت أولاهم لأخراهم فما كان لكم علينا من فضل فذوقوا العذاب بما كنتم تكسبون ప్రతి జాతికి ఒక గడువు నిర్ణయం అయి ఉంది. ఒక జాతి గడువు పూర్తి అయినప్పుడు ఒక్క ఘడియ కాలం కూడా అది వెనక ముందు అవటం అనేది సంభవించదు. సృష్టి ప్రారంభంలోనే అల్లా ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. ఆదము సంతానమా, జ్ఞాపకం ఉంచుకోండి, ఒకవేళ మీ వద్దకు స్వయంగా మీలో నుండే నా వాక్యాలను వినిపించే ప్రవక్తలు వచ్చినప్పుడు అవిధేయత నుండి తనను తాను కాపాడుకుంటూ తన వైఖరిని సంస్కరించుకునేవానికి భయం కాని దుఃఖం కాని కలిగే అవకాశం లేదు. ఇంకా మా వాక్యాలు అసత్యాలని తిరస్కరించి వాటి పట్ల తలబిరుసుతనం ప్రదర్శించేవారే నరక నివాసులు అవుతారు. అక్కడే వారు శాశ్వతంగా ఉంటారు. పూర్తిగా అబద్ధాలైన విషయాలను సృష్టించి అల్లాకు ఆరోపించి లేక సత్యమైన అల్లా వాక్యాలు అసత్యాలని తిరస్కరించేవాడిని మించిన దుర్మార్గుడెవడు? అటువంటి వారు తమ విధివ్రాత ప్రకారం తమ భాగాన్ని పొందుతూ ఉంటారు.

فاليوم ننساهم كما نسوا لقاء يومهم هذا وما كانوا بآياتنا يجحدون. నరకవాసులు స్వర్గవాసులతో ఇలా మొరపెట్టుకుంటారు, కాస్త దయచేసి మాపైన కొద్దిగా నీళ్లు పొయ్యండి, లేదా అల్లా మీకు ప్రసాదించిన ఆహారములో నుంచైనా కొంత ఇటు విసరండి. వారు ఇలా సమాధానం చెబుతారు, ఈ రెంటినీ అల్లా సత్య తిరస్కారులకు నిషేధించాడు. వారు తమ ధర్మాన్ని ఒక క్రీడగా ఒక కాలక్షేపంగా చేసుకున్నారు, ఇంకా వారిని ఇహలోక జీవితం మోసానికి గురి చేసింది. అల్లా ఇలా సెలవిస్తాడు, వారు ఈనాటి సమావేశాన్ని మరచి ఉండిన విధంగానే, మా వాక్యాలను తిరస్కరిస్తూ ఉండిన విధంగానే మేము వారిని ఈనాడు మరచిపోతాము. ولقد جئناهم بكتاب فصلناه على علم هدى ورحمة لقوم يؤمنون هل ينظرون إلا تأويله يوم يأتي تأويله يقول الذين نسوه من قبل يقول الذين نسوه من قبل قد جاءت رسل ربنا بالحق فهل لنا من شفعاء فيشفعوا لنا أو نرد فنعمل غير الذي كنا نعمل قد خسروا أنفسهم وضل عنهم ما كانوا يفترون. మేము ఈ ప్రజల వద్దకు ఒక గ్రంథాన్ని తీసుకువచ్చాము, దానిని మేము జ్ఞానం ఆధారంగా సవివరమైనదిగా చేశాము. అది విశ్వాసులకు మార్గదర్శకత్వం, కారుణ్యం. ఇక వీరు ఈ గ్రంథం తెలియజేసే ముగింపు కోసం కాక మరేదైనా విషయం కొరకు నిరీక్షిస్తున్నారా? ఆ ముగింపు వచ్చే రోజున దానిని నిర్లక్ష్యం చేస్తూ వచ్చిన వారే ఇలా అంటారు, యథార్థంగానే మా ప్రభువు పంపిన ప్రవక్తలు సత్యాన్ని తీసుకుని వచ్చారు, అయితే మా కొరకు సిఫారసు చెయ్యటానికి సిఫారసుదారులెవరైనా మాకు లభిస్తారా, లేదా మేము మళ్లీ తిరిగి పంపబడగలమా? పూర్వం మేము చేస్తూ ఉండిన దానికి బదులుగా ఇప్పుడు మరొక పద్ధతి ప్రకారం పనిచేసి చూపించటానికి? వారు తమను తాము నష్టంలో పడవేసుకున్నారు. వారు సృష్టించిన అసత్యాలు సమస్తము ఈరోజు వారి నుండి తప్పుకున్నాయి. إن ربكم الله الذي خلق السماوات والأرض في ستة أيام ثم استوى على العرش يغشي الليل النهار يطلبه حثيثا والشمس والقمر والنجوم مسخرات بأمره ألا له الخلق والأمر تبارك الله رب العالمين ادعوا ربكم تضرعا وخفية إنه لا يحب المعتدين ولا تفسدوا في الأرض بعد إصلاحها وادعوه خوفا وطمعا إن رحمة الله قريب من المحسنين. వాస్తవంగా మీ ప్రభువు అల్లాయే, ఆయన ఆకాశాలను భూమిని ఆరు దినాలలో సృష్టించాడు, తరువాత తన రాజ్య పీఠాన్ని అలంకరించాడు, రాత్రిని పగటిపై కప్పివేస్తాడు, ఆ తరువాత పగలు రాత్రి వెంట పరుగు తీస్తూ ఉంటుంది, ఇంకా ఆయన సూర్యుణ్ణి చంద్రుణ్ణి నక్షత్రాలను పుట్టించాడు, అన్నీ ఆయన ఆజ్ఞకు కట్టుబడి ఉన్నాయి. తెలుసుకోండి, సృష్టి ఆయనదే, దానిపై ఆధిపత్యమూ ఆయనదే, అల్లా అనంతమైన శుభాలు కలవాడు, సకల లోకాలకు ప్రభువు స్వామి. మీ ప్రభువును వేడుకోండి విలపిస్తూనూ గోప్యంగాను. నిశ్చయంగా ఆయన మితిమీరి వెలిగేవారిని ప్రేమించడు. ధరణి సంస్కరణ జరిగిన తరువాత దానిపై సంక్షోభాన్ని సృష్టించకండి. దేవుడినే వేడుకోండి భయంతోనూ ఆశతోనూ. నిశ్చయంగా అల్లా కారుణ్యం రుజువర్తనులకు దాపులోనే ఉంది. وهو الذي يرسل الرياح بشرا بين يدي رحمته حتى إذا أقلت سحابا ثقالا سقناه لبلد ميت فأنزلنا به الماء فأخرجنا به من كل الثمرات كذلك نخرج الموتى لعلكم تذكرون والبلد الطيب يخرج نباته بإذن ربه والذي خبث لا يخرج إلا نكدا كذلك نصرف الآيات لقوم يشكرون. తన కారుణ్యానికి ముందుగా శుభవార్తలను మోసుకుపోయే వాయువులను పంపేది అల్లాయే. తరువాత అవి నీటితో నిండిన మేఘాలను ఎత్తుకునిపోయేటప్పుడు వాటిని నిర్జీవంగా పడి ఉన్న ఏ ప్రదేశం వైపునకైనా కదిలిస్తాడు. అక్కడ వర్షాన్ని కురిపించి ఆ మృతభూమి నుండే రకరకాల పండ్లను వెలికి తీసుకొస్తాడు. చూడండి, ఈ విధంగా మేము మృతులను నిర్జీవ స్థితి నుండి ఉద్భవింపజేస్తాము. బహుశా మీరు దానిని చూసి అయినా గుణపాఠం నేర్చుకుంటారేమో అని. మంచి నేల తన ప్రభు ఆదేశానుసారం పుష్కలంగా పంటనిస్తుంది. చెడ్డ నేలలో నాసిరకం పంట తప్ప మరేమీ పండదు. కృతజ్ఞతలు తెలిపేవారి కొరకుగాను మేము ఈ విధంగా సూచనలను మాటిమాటికి వివరిస్తూ ఉంటాము. لقد أرسلنا نوحا إلى قومه فقال يا قوم اعبدوا الله ما لكم من إله غيره إني أخاف عليكم عذاب يوم عظيم. قال الملأ من قومه إنا لنراك في ضلال مبين. قال يا قوم ليس بي ضلالة ولكني رسول من رب العالمين. أبلغكم رسالات ربي وأنصح لكم وأعلم من الله ما لا تعلمون. أوعجبتم أن جاءكم ذكر من ربكم على رجل منكم لينذركم ولتتقوا ولعلكم ترحمون. فكذبوه فأنجيناه والذين معه في الفلك وأغرقنا الذين كذبوا بآياتنا إنهم كانوا قوما عمين. మేము నూహును అతని జాతి వద్దకు పంపాము. అతను ఇలా అన్నాడు, నా జాతి సోదరులారా, అల్లాను ఆరాధించండి, ఆయన తప్ప మీకు మరొక దేవుడు లేడు. మీ విషయంలో ఒక భయంకర దినం నాటి శిక్షను గురించి నేను ఆందోళన పడుతున్నాను. ఆయన జాతి సర్దారులు ఇలా పలికారు, నీవు స్పష్టమైన అపమార్గానికి గురి అయినట్లు మాకు కనిపిస్తున్నది. నూహు ఇలా అన్నాడు, నా జాతి సోదరులారా, నేను ఏ అపమార్గంలోనూ పడలేదు. యథార్థానికి నేను సకలలోక ప్రభువునకు ప్రవక్తను. నా ప్రభువు సందేశాలను మీకు అందజేస్తాను. మీ శ్రేయోభిలాషిని, మీకు తెలియని విషయాలు నాకు అల్లా తరఫు నుండి తెలుసు.

فتولى عنهم وقال يا قوم لقد أبلغتكم رسالة ربي ونصحت لكم ولكن لا تحبون الناصحين. తరువాత వారు ఆ ఆడవంటెను చంపివేశారు. పచ్చి పొగరుబోతుతనంతో తమ ప్రభు ఆజ్ఞను ఉల్లంఘించారు. సాలిహుతో ఇలా అన్నారు, నిజంగానే నీవు ప్రవక్తలలోని వాడవే అయితే నీవు మమ్మల్ని బెదిరిస్తూ వచ్చిన ఆ శిక్షను తీసుకురా. చివరకు ఊపివేసే ఒక భయంకరమైన ఆపద వారిని చుట్టుముట్టింది. వారు తమ ఇళ్లల్లోనే బోర్లా పడి పడినట్లే ఉండిపోయారు. సాలిహ్ ఈ విధంగా అంటూ వారి నగరాల నుండి నిష్క్రమించాడు. నా జాతి ప్రజలారా, నేను నా ప్రభువు సందేశాన్ని మీకు అందజేశాను. నేను మీ శ్రేయస్సునే సదా అభిలషించాను. కాని నేనేం చేసేది, మీకు మీ శ్రేయోభిలాషులంటేనే ఇష్టం లేదు. ولوطا إذ قال لقومه أتأتون الفاحشة ما سبقكم بها من أحد من العالمين إنكم لتأتون الرجال شهوة من دون النساء بل أنتم قوم مسرفون وما كان جواب قومه إلا أن قالوا أخرجوهم من قريتكم إنهم أناس يتطهرون فأنجيناه وأهله إلا امرأته كانت من الغابرين وأمطرنا عليهم مطرا فانظر كيف كان عاقبة المجرمين. లూతును మేము ప్రవక్తగా చేసి పంపాము. జ్ఞాపకం తెచ్చుకో, అతను తన జాతితో ఇలా అన్నాడు, మీరు ఇంత సిగ్గులేని వారైపోయారేమిటి? మీకు పూర్వం ప్రపంచంలో ఎవరూ చెయ్యని బూతు పనిని చేస్తున్నారు. మీరు స్త్రీలను వదలి పురుషులతో మీ కామాన్ని తీర్చుకుంటున్నారు. వాస్తవానికి మీరు పూర్తిగా హద్దుమీరి ప్రవర్తించేవారు. కాని అతని జాతి ఇచ్చిన జవాబు ఇదే, గెంటయ్యండి వీళ్లను మీ బస్తీల నుండి, మహాపవిత్రులట వీళ్లు. చివరకు మేము లూతును అతని ఇంటివారులను, వెనుక ఉండిపోయే వారిలో కలసిపోయిన అతని భార్యను తప్ప రక్షించాము. ఇంకా ఆ జాతిపై కురిపించాము మేము ఒక వర్షాన్ని. చూడండి ఆ అపరాధుల ముగింపు ఎలా జరిగిందో. వఇలా మదియన అఖాహుం షుఐబ ఖాల యా ఖౌమి అబుదుల్లాహ మా లకుం మిన్ ఇలాహిన్ గైరు قد جاءتكم بينة من ربكم فأوفوا الكيل والميزان ولا تبخسوا الناس أشياءهم ولا تفسدوا في الأرض بعد إصلاحها ذلكم خير لكم إن كنتم مؤمنين ولا تقعدوا بكل صراط توعدون وتصدون عن سبيل الله من آمن به وتبغونها عوجا واذكروا إذ كنتم قليلا فكثركم وانظروا كيف كان عاقبة المفسدين وَإِنْ كَانَ طَائِفَةٌ مِنْكُمْ آمَنُوا بِالَّذِي أُرْسِلْتُ بِهِ وَطَائِفَةٌ لَمْ يُؤْمِنُوا فَاصْبِرُوا حَتَّى يَحْكُمَ اللَّهُ بَيْنَنَا وَهُوَ خَيْرُ الْحَاكِمِينَ. మేము మదీయను జాతి వారి వద్దకు వారి సోదరుడు షోయబును పంపాము. అతను ఇలా అన్నాడు, నా జాతి సోదరులారా, అల్లాను ఆరాధించండి, ఆయన తప్ప మీకు మరొక దేవుడు లేడు, మీ వద్దకు మీ ప్రభు యొక్క స్పష్టమైన మార్గదర్శకత్వం వచ్చింది, కనుక తూకాన్ని కొలతను పూర్తిగా పాటించండి, ప్రజలకు వారి వస్తువుల విషయంలో నష్టాన్ని కలిగించకండి, భూమి సంస్కరింపబడిన తరువాత దానిలో సంక్షోభాన్ని సృష్టించకండి, ఇందులోనే మీ శ్రేయస్సు ఉంది, మీరు నిజంగానే విశ్వాసులే అయితే. ప్రజలను భయపెట్టటానికి విశ్వసించేవారిని అల్లా మార్గం నుండి నిరోధించటానికి రుజుమార్గ వక్రీకరణకు పాల్పడి జీవితపు ప్రతి మార్గంలో బందిపోటు దొంగలు వాదిరిగా పొంచి కూర్చోకండి. జ్ఞాపకం తెచ్చుకోండి ఆ కాలాన్ని, అప్పుడు మీరు అల్పసంఖ్యలో ఉండేవారు, తరువాత అల్లా మీ సంఖ్యను అధికం చేశాడు. కళ్ళు తెరచి చూడండి, సంక్షోభం సృష్టించిన వారి పర్యవసానం ప్రపంచంలో ఏమైందో, ఏ ఉపదేశాన్ని ఇచ్చి నన్ను పంపటం జరిగిందో దానిని మీలోని ఒక వర్గం విశ్వసించి మరొక వర్గం విశ్వసించకపోతే అల్లాహ్ మన మధ్య తీర్పు చెప్పే వరకు సహనంతో నిరీక్షించండి, ఆయనే అందరికంటే ఉత్తమంగా తీర్పు చెప్పేవాడు. بسم الله الرحمن الرحيم. قال الملأ الذين استكبروا من قومه لنخرجنك يا شعيب والذين آمنوا معك من قريتنا أو لتعودن في ملتنا قال أولو كنا كارهين. قد افترينا على الله كذبا إن عدنا في ملتكم بعد إذ نجانا الله منها وما يكون لنا أن نعود فيها إلا أن يشاء الله ربنا وسع ربنا كل شيء علما على الله توكلنا ربنا افتح بيننا وبين قومنا بالحق وأنت خير الفاتحين. أنت كرنا ميلو أفارك كرباسي للو أين الله بيرتو برارم بستنان درهنكار لين أتني جاتي سردارلو أتني تو إلى النار. أو شعيب ميمو ننو నీతో పాటు విశ్వసించిన వారిని మా నగరం నుండి బహిష్కరిస్తాము, లేదా మీరు మా సంఘంలో తిరిగి చేరవలసి ఉంటుంది. షువైబ్ ఇలా సమాధానం పలికాడు, ఏమిటి, మాకు ఇష్టం లేకపోయినా మమ్మల్ని బలవంతంగా మళ్ళిస్తారా? అల్లా మాకు మీ సంఘం నుండి విముక్తి కలిగించిన తరువాత ఒకవేళ మళ్లీ మేము దానిలో చేరితే మేము అల్లాకు అబద్ధం ఆరోపించిన వాళ్లం అవుతాము, దాని వైపునకు మళ్లటం అనేది మాత్రం మాకు ఏ విధంగానూ సాధ్యం కాదు, మా ప్రభువైన అల్లా సంకల్పిస్తే తప్ప. మా ప్రభు జ్ఞానం ప్రతి వస్తువును ఆవరించి ఉంది, ఆయననే మేము నమ్ముకున్నాము. ప్రభు మాకు మా జాతికి మధ్య సరి అయిన తీర్పు చెయ్యి, నీవు ఉత్తమ న్యాయ నిర్ణేతవు. وقال الملأ الذين كفروا من قومه لئن اتبعتم شعيبا إنكم إذا لخاسرون. فأخذتهم الرجفة فأصبحوا في دارهم جاثمين. الذين كذبوا شعيبا كأن لم يغنوا فيها الذين كذبوا شعيبا كانوا هم الخاسرين. فتولى عنهم وقال يا قوم لقد أبلغتكم رسالات ربي ونصحت لكم فكيف آسى على قوم كافرين.

ولقد جاءتهم رسلهم بالبينات فما كانوا ليؤمنوا بما كذبوا من قبل كذلك يطبع الله على قلوب الكافرين وما وجدنا لأكثرهم من عهد وإن وجدنا أكثرهم لفاسقين పూర్వపు భూలోకవాసుల తరువాత భూమికి వారసులయ్యే ప్రజలకు ఈ యథార్థ విషయం ఏ గుణపాఠాన్ని నేర్పలేదా? మేము కోరితే వారి నేరాలకు వారిని పట్టుకోగలవని, కాని వారు గుణపాఠం నేర్పే యథార్థాలను లక్ష్యపెట్టరు. మేము వారి హృదయాలకు ముద్ర వేశాము, కనుక వారు ఏదీ వినరు. ఈ జాతుల ప్రజలు ఎవరి గాథలను మేము మీకు వినిపిస్తున్నామో మీ ముందు ఒక దృష్టాంతంగా ఉన్నారు. వారి వద్దకు వారి ప్రవక్తలు స్పష్టమైన నిదర్శనాలను తీసుకువచ్చారు, కాని వారు ఒకసారి తిరస్కరించిన దానిని మళ్లీ అంగీకరించేవారు కాదు. చూడండి, ఈ విధంగా మేము సత్య తిరస్కారుల హృదయాలకు ముద్ర వేస్తాము. మేము వారిలో చాలామందిని తమ వాగ్దానం పట్ల గౌరవం కలవారుగా చూడలేదు, చాలామందిని దుర్మార్గులుగానే చూశాము. ఈ జాతుల తరువాత మేము మూసాను మా సూచనలతో ఫిరౌను వద్దకు, అతని జాతి సర్దారుల వద్దకు పంపాము, కాని వారు కూడా మా సూచనల పట్ల అన్యాయంగా ప్రవర్తించారు. కనుక చూడండి, ఆ దుర్మార్గుల గతి ఏమైందో. وقال موسى يا فرعون إني رسول من رب العالمين حقيق على أن لا أقول على الله إلا الحق قد جئتكم ببينة من ربكم فأرسل معي بني إسرائيل قال إن كنت جئت بآية فأت بها إن كنت من الصادقين فألقى عصاه فإذا هي ثعبان مبين ونزع يده فإذا هي بيضاء للناظرين قال الملأ من قوم فرعون إن هذا لساحر عليم يريد أن يخرجكم من أرضكم فماذا تأمرون قالوا أرجه وأخاه وأرسل في المدائن حاشرين يأتوك بكل ساحر عليم وجاء السحرة فرعون قالوا إن لنا لأجرا إن كنا نحن الغالبين قال نعم وإنكم لمن المقربين قالوا يا موسى إما أن تلقي وإما أن نكون نحن الملقين قال ألقوا فلما ألقوا سحروا أعين الناس واسترهبوهم وجاءوا بسحر عظيم وأوحينا إلى موسى أن ألق عصاك فإذا هي تلقف ما يأفكون موسى إلى أنالو فرعون నేను విశ్వప్రభువు తన తరఫున పంపగా వచ్చిన వాడను. నా పని ఏమిటంటే అల్లా పేరుతో సత్యం తప్ప మరే మాట పలకకుండా ఉండటం. నేను మీ వద్దకు మీ ప్రభువు తరఫు నుండి నా నియామకాన్ని గురించిన స్పష్టమైన నిదర్శనం తీసుకుని వచ్చాను, కనుక నీవు ఇశ్రాయిలు సంతానాన్ని నాతో పంపు. ఫిరౌను ఇలా అన్నాడు, ఒకవేళ నీవు ఏదైనా నిదర్శనాన్ని తెస్తే

మేము వాటిని విశ్వసించామనేది తప్ప మరొకటి కాదు. ప్రభువు, మాకు ఓరివిని అమితంగా అనుగ్రహించు. మమ్మల్ని ప్రపంచం నుండి లేపినప్పుడు మేము నీకు విధేయులుగా ఉన్న స్థితిలోనే లేపు. وقال الملأ من قوم فرعون أتذر موسى وقومه ليفسدوا في الأرض ويذرك وآلهتك قال سنقتل أبناءهم ونستحيي نساءهم وإنا فوقهم قاهرون فرعون تو أتني جاتي سردارل إلى النار మూసాను అతని జాతి వారిని రాజ్యంలో కల్లోలం వ్యాపింపజేయటానికి వారు నీ దాస్యాన్ని నీ దేవుళ్ల దాస్యాన్ని కాదనటానికి నీవు వారిని స్వేచ్ఛగా వదిలిపెడతావా? ఫిరౌను ఇలా జవాబు ఇచ్చాడు, నేను వారి కొడుకులను చంపిస్తాను, వారి స్త్రీలను బ్రతకనిస్తాను, వారిపై మా అధికారపు పట్టు పటిష్టంగా ఉంది. قال موسى لقومه استعينوا بالله واصبروا إن الأرض لله يورثها من يشاء من عباده والعاقبة للمتقين قالوا أوذينا من قبل أن تأتينا ومن بعد ما جئتنا قال عسى ربكم أن يهلك عدوكم ويستخلفكم في الأرض فينظر كيف تعملون. موسى تن جاتي وارتو إلى النار اللانو سهايان كوركو أردين چندي أورپو وحين چندي بھومي اللادي تن داسول لو تانو كورين واريني دانكي وارسولوغا چستاولو అంతిమ సాఫల్యం అల్లాకు భయపడుతూ పనిచేసేవారి కొరకే. అతని జాతి వారు ఇలా అన్నారు, నీవు రాకపూర్వం కూడా మేము బాధింపబడేవారము, ఇప్పుడు నీవు వచ్చిన తరువాత కూడా బాధింపబడుతున్నాము. అతను ఇలా జవాబు పలికాడు, మీ ప్రభువు మీ శత్రువులను నాశనం చేసి మిమ్మల్ని ధరణిలో ఖలీఫాలుగా చేసే సమయం సమీపంలోనే ఉంది. అప్పుడు మీరు ఎలా ప్రవర్తిస్తారో ఆయన చూస్తాడు. فإذا جاءتهم الحسنة قالوا لنا هذه وإن تصبهم سيئة يطيروا بموسى ومن معه ألا إنما طائرهم عند الله ولكن أكثرهم لا يعلمون وقالوا مهما تأتنا به من آية لتسحرنا بها فما نحن لك بمؤمنين فأرسلنا عليهم الطوفان والجراد والقمل والضفادع والدم آيات مفصلات فاستكبروا وكانوا قوما مجرمين ولما وقع عليهم الرجز قالوا يا موسى ادع لنا ربك بما عهد عندك لئن كشفت عنا الرجز لنؤمنن لك ولنرسلن معك بني إسرائيل فلما كشفنا عنهم الرجز إلى أجل هم بالغوه إذا هم ينكثون فانتقمنا منهم فأغرقناهم في اليم بأنهم كذبوا بآياتنا وكانوا عنها غافلين وأورثنا القوم الذين كانوا يستضعفون مشارق الأرض ومغاربها التي باركنا فيها وتمت كلمة ربك الحسنى على بني إسرائيل بما صبروا

سأصرف عن آياتي الذين يتكبرون في الأرض بغير الحق وإن يروا كل آية لا يؤمنوا بها وإن يروا سبيل الرشد لا يتخذوه سبيلا وإن يروا سبيل الغي يتخذوه سبيلا ذلك بأنهم كذبوا بآياتنا وكانوا عنها غافلين والذين كذبوا بآياتنا ولقاء الآخرة حبطت أعمالهم هل يجزون إلا ما كانوا يعملون తరువాత మేము జీవితానికి సంబంధించిన ప్రతి రంగానికి కావలసిన హితబోధను ప్రతి వ్యవహారానికి సంబంధించిన స్పష్టమైన మార్గదర్శకత్వాన్ని శిలాఫలకాలపై వ్రాసి మూసాకు ఇచ్చాము. అతనితో ఇలా అన్నాము, ఈ ఉపదేశాలను నీ చేతులతో గట్టిగా పట్టుకో, వాటి ఉత్తమ భావాలను అనుసరించండి అని నీ జాతి వారిని ఆజ్ఞాపించు. త్వరలోనే నేను నీకు దుర్మార్గుల గృహాలను చూపిస్తాను. ఏ హక్కు లేకుండా భూమిపై పెద్దలుగా చలామణి అయ్యే వారి దృష్టిని నేను నా సూచనల నుండి మరలిస్తాను. వారు ఏ సూచనను చూచినా దానిని ఎన్నటికీ విశ్వసించరు. ఒకవేళ సరియైన మార్గం వారి ముందుకు వచ్చినా దానిని వారు అవలంబించరు. ఒకవేళ వక్ర మార్గం కనిపిస్తే వెంటనే ఆ మార్గం మీదకు దూకుతారు, ఎందుకంటే వారు మా సూచనలను తిరస్కరించారు, వాటిని నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. మా సూచనలను తిరస్కరించి పరలోకములు హాజరు కావటాన్ని తోసిపుచ్చేవాడి కర్మలన్నీ వ్యర్థమైపోతాయి. ప్రజలు మరేదైనా ప్రతిఫలాన్ని పొందగలరా? వారు ఎంత చేస్తే అంత తప్ప. واتخذ قوم موسى من بعده من حليهم عجلا جسدا له خوار ألم يروا أنه لا يكلمهم ولا يهديهم سبيلا اتخذوه وكانوا ظالمين ولما سقط في أيديهم ورأوا أنهم قد ضلوا قالوا لئن لم يرحمنا ربنا ويغفر لنا لنكونن من الخاسرين ولما رجع موسى إلى قومه غضبان أسفا قال بئس ما خلفتموني من بعدي أعجلتم أمر ربكم وألقى الألواح وأخذ برأس أخيه يجره إليه قال ابن أم إن القوم استضعفوني وكادوا يقتلونني فلا تشمت بي الأعداء ولا تجعلني مع القوم الظالمين قال رب اغفر لي ولأخي وأدخلنا في رحمتك وأنت أرحم الراحمين إن الذين اتخذوا العجل سينالهم غضب من ربهم وذلة في الحياة الدنيا وكذلك نجزي المفترين والذين عملوا السيئات ثم تابوا من بعدها وآمنوا إن ربك من بعدها لغفور رحيم మూసా వెళ్లిన తరువాత అతని జాతి ప్రజలు తమ ఆభరణాలతో ఒక ఆవుదూడ విగ్రహాన్ని తయారు చేశారు. అందులో నుండి ఆవు అరుపు వంటి ధ్వని వచ్చేది. అది వారితో మాట్లాడలేదని, మరే వ్యవహారములోనూ వారికి మార్గం చూపలేదని వారికి కనిపించేది కాదా? అయినప్పటికీ వారు దానిని ఆరాధ్య దైవంగా చేసుకున్నారు. వారు పరమ దుర్మార్గులు. వారి నుండి ఆత్మవంచనకు తెరలు తొలగిపోయినప్పుడు వారు తాము వాస్తవానికి మార్గం తప్పామని కనుగొన్నారు. అప్పుడు ఇలా అన్నారు, మా ప్రభువు గనక మాపై దయ చూపకపోతే, మమ్మల్ని మన్నించకపోతే మేము సర్వనాశనం అయిపోతాము. అటు నుండి మూస ఆగ్రహంతో విచారంతో తన జాతి ప్రజల వద్దకు మరలి వచ్చాడు. వచ్చిన వెంటనే ఇలా అన్నాడు, నేను లేనప్పుడు నా స్థానంలో మీరు చాలా చెడ్డగా ప్రవర్తించారు. మీ ప్రభువు ఆజ్ఞ కొరకు నిరీక్షించే ఓపిక కూడా మీలో లేకుండా పోయిందా? అతను శిలాఫలకాలను విసిరివేశాడు. తన సోదరుడు హారూను తల వెంట్రుకలను పట్టుకొని అతన్ని లాగాడు. హారూను ఇలా అన్నాడు, నా తల్లి కుమారుడా, ఈ ప్రజలు నన్ను లోబరచుకున్నారు, ఇంకా కాస్తైతే నన్ను చంపేసేవారే, కనుక నీవు శత్రువులకు నన్ను చూసి నవ్వే అవకాశం ఇవ్వకు, ఈ దుర్మార్గపు ముఠాతో నన్ను కలపకు. అప్పుడు మూస ఇలా అన్నాడు, ప్రభువు నన్ను నా సోదరుణ్ణి క్షమించు, మమ్మల్ని నీ కారుణ్యంలోకి ప్రవేశింపజెయ్యి, నీవు అందరికంటే అధికంగా కారుణ్యం చూపేవాడవు. సమాధానంగా ఇలా సెలవీయబడింది, ఆవుదూడను ఆరాధ్య దైవంగా చేసుకున్నవారు తప్పకుండా తమ ప్రభువు ఆగ్రహములో చిక్కుకుని తీరుతారు, ఇహలోక జీవితంలో అవమానం పాలవుతారు. అబద్ధం సృష్టించేవారికి మేము ఇటువంటి శిక్షనే విధిస్తాము. చెడు కార్యం చేసి పశ్చాత్తాపడి విశ్వసించేవారు నిశ్చయంగా ఈ పశ్చాత్తాప విశ్వాసాల తరువాత వారు నీ ప్రభువును క్షమించేవాడుగా కనికరించేవాడుగా చూస్తారు. وفي نسختها هدى ورحمة للذين هم لربهم يرهبون واختار موسى قومه 70 رجلا لميقاتنا فلما أخذتهم الرجفة قال رب لو شئت أهلكتهم من قبل وإياي أتهلكنا بما فعل السفهاء منا إن هي إلا فتنتك تضل بها من تشاء وتهدي من تشاء أنت ولينا فاغفر لنا وارحمنا وأنت خير الغافرين واكتب لنا في هذه الدنيا حسنة وفي الآخرة إنا هدنا إليك قال عذابي أصيب به من أشاء ورحمتي وسعت كل شيء فسأكتبها للذين يتقون ويؤتون الزكاة والذين هم بآياتنا يؤمنون كوكم تلالين في متى موسى آسلاف لكالنو تلاتيتو للوك تيسك النارو వాటి వ్రాతలో తమ ప్రభువుకు భయపడే వారి కొరకు మార్గదర్శకత్వము కారుణ్యము ఉన్నాయి. మేము నిర్ణయించిన సమయానికి అతనితో పాటు హాజరు కావటానికి మూస తన జాతి ప్రజల నుండి 70 మందిని ఎన్నుకున్నాడు. వారిని ఒక తీవ్ర భూకంపం వచ్చి పట్టుకున్నప్పుడు మూస ఇలా మనవి చేసుకున్నాడు, నా స్వామి, మీరు సంకల్పించి ఉన్నట్లయితే మొదట్లోనే వీళ్లను నన్ను నాశనం చేయగలిగి ఉండేవారు. మాలోని కొందరు అజ్ఞానులు చేసిన తప్పులకు మీరు మా అందరినీ నాశనం చేస్తారా? ఇది మీరు పెట్టిన ఒక పరీక్ష, దాని ద్వారా మీరు కోరిన వారిని అపమార్గానికి గురి చేస్తారు, ఇంకా మీరు కోరిన వారికి మార్గదర్శకత్వాన్ని ప్రసారిస్తారు. మా సంరక్షకులు మీరే, కనుక మమ్మల్ని క్షమించండి, మాపై దయచూపండి, మీరు అందరికంటే అధికంగా క్షమించేవారు. మా కొరకు ఇహలోకపు మేలును వ్రాయండి, పరలోకపు మేలును కూడా వ్రాయండి, మేము మీ వైపునకే మరలాము. సమాధానంగా ఇలా సెలవయింది, శిక్షను నేను కోరిన వారికి విధిస్తాను, కాని నా కారుణ్యం ప్రతి వస్తువును ఆవరించి ఉంది. నా పట్ల అవిధేయతకు దూరంగా ఉండే వారి కొరకు జకాతు ఇచ్చేవారి కొరకు నా వాక్యాలను విశ్వసించేవారి కొరకు నేను దానిని వ్రాస్తాను. الذين يتبعون الرسول النبي الأمي الذي يجدونه مكتوبا عندهم في التوراة والإنجيل يأمرهم بالمعروف وينهاهم عن المنكر ويحل لهم الطيبات ويحرم عليهم الخبائث ويضع عنهم إصرهم والأغلال التي كانت عليهم فالذين آمنوا به وعزروه ونصروه واتبعوا النور الذي أنزل معه أولئك هم المفلحون. قل يا أيها الناس إني رسول الله إليكم جميعا الذي له ملك السماوات والأرض لا إله إلا هو يحيي ويميت فآمنوا بالله ورسوله النبي الأمي الذي يؤمن بالله وكلماته واتبعوه لعلكم تهتدون. ఈ సందేశహరుణ్ణి చదువను రాయను రాని ఈ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమును అనుసరించేవారు ఈనాడు ఈ కారుణ్యానికి అర్హులు. అతని ప్రస్తావన వారికి తమ వద్ద ఉన్న తౌరాతు ఇంజీలు గ్రంథాలలో వ్రాయబడి లభిస్తుంది. అతను వారికి మంచిని ఆజ్ఞాపిస్తాడు, చెడు నుండి నిరోధిస్తాడు, వారి కొరకు పరిశుద్ధమైన వస్తువులను ధర్మసమ్మతం చేస్తాడు, అపరిశుద్ధమైన వాటిని నిషిద్ధం చేస్తాడు, వారిపై మోపబడి ఉన్న బరువులను దించుతాడు, వారు బంధింపబడి ఉన్న శృంఖలాలను త్రంచుతాడు. కనుక అతనిని విశ్వసించి సమర్థించి అతనికి సహకరించి అతనితో అవతరింపజేయబడిన జ్యోతిని అనుసరించేవారు మాత్రమే సాఫల్యం పొందేవారు. ముహమ్మద్ ఇలా ప్రకటించు, మానవులారా, నేను మీ అందరి వైపునకు వచ్చిన అల్లా సందేశహరుణ్ణి. ఆయన భూమ్యాకాశాల సామ్రాజ్యానికి ప్రభువు. ఆయన తప్ప మరొక దేవుడు లేవుడు. ఆయనే జీవితాన్ని ప్రసాదిస్తాడు, ఆయనే మృత్యువును ఇస్తాడు. కనుక విశ్వసించండి అల్లాను, ఆయన పంపిన నిరక్షరాస్యులైన ప్రవక్తను. అతను అల్లాను ఆయన సూక్తులను విశ్వసిస్తాడు. అతనిని అనుసరించండి, మీరు సరి అయిన మార్గం పొందుతారేమో. ومن قوم موسى أمة يهدون بالحق وبه يعدلون وقطعناهم اثنتي عشرة أسباطا أمما وأوحينا إلى موسى إذ استسقاه قومه أن اضرب بعصاك الحجر فانبجست منه اثنتا عشرة عينا قد علم كل أناس مشربهم وظللنا عليهم الغمام وأنزلنا عليهم المن والسلوى كلوا من طيبات ما رزقناكم وما ظلمونا ولكن كانوا أنفسهم يظلمون. మూసా జాతిలో సత్యం ప్రకారం హితబోధ చేసే, సత్యం ప్రకారమే న్యాయం చేసే ఒక వర్గం కూడా ఉండేది. మేము ఆ జాతిని 12 వంశాలుగా విభజించి వాటిని శాశ్వత వర్గాలుగా తీర్చిదిద్దాము. మూసాను అతని జాతివారు నీళ్లు అడిగినప్పుడు మేము అతనిని తన చేతికర్రతో ఫలానా కొండరాయిని కొట్టు అని సంజ్ఞ చేశాము. అప్పుడు ఆ రాయి నుండి 12 ఊటలు తెల్లుగుచాయి. ప్రతి వర్గం వారు తాము నీళ్లు పొందే స్థలాన్ని నిర్ణయించుకున్నారు. మేము వారిపై మేఘాల ఛాయను కల్పించాము, వారిపై మన్ సల్వాలను దింపాము. తినండి,

హీనులుగా నీచులుగా. وَإِذْ تَأَذَّنَ رَبُّكَ لَيَبْعَثَنَّ عَلَيْهِمْ إِلَى يَوْمِ الْقِيَامَةِ مَنْ يَسُومُهُمْ سُوءَ الْعَذَابِ إِنَّ رَبَّكَ لَسَرِيعُ الْعِقَابِ وَإِنَّهُ لَغَفُورٌ رَّحِيمٌ. జ్ఞాపకం తెచ్చుకో, నీ ప్రభువు ఇలా ప్రకటించిన సందర్భాన్ని. ప్రళయ దినం వచ్చే వరకు నేను తప్పకుండా ఇశ్రాయిలు సంతతి వారిని తీవ్ర యాతనకు గురి చేసే ప్రజల అదుపులో ఉండేలా చేస్తూ ఉంటాను. నిశ్చయంగా నీ ప్రభువు శిక్షించటంలో వడిగలవాడు. నిశ్చయంగా ఆయన మన్నింపుతో కరుణతో వ్యవహరించేవాడును. وقطعناهم في الأرض أمما منهم الصالحون ومنهم دون ذلك وبلوناهم بالحسنات والسيئات لعلهم يرجعون فخلف من بعدهم خلف ورثوا الكتاب يأخذون عرض هذا الأدنى ويقولون سيغفر لنا وَإِنْ يَأْتِهِمْ عَرَضٌ مِثْلُهُ يَأْخُذُوهُ أَلَمْ يُؤْخَذْ عَلَيْهِمْ مِيثَاقُ الْكِتَابِ أَلَّا يَقُولُوا عَلَى اللَّهِ إِلَّا الْحَقَّ وَدَرَسُوا مَا فِيهِ وَالدَّارُ الْآخِرَةُ خَيْرٌ لِلَّذِينَ يَتَّقُونَ أَفَلَا تَعْقِلُونَ والذين يمسكون بالكتاب وأقاموا الصلاة إنا لا نضيع أجر المصلحين وإذ نتقنا الجبل فوقهم كأنه ظلة وظنوا أنه واقع بهم خذوا ما آتيناكم بقوة మేము వారిని భూమిలో ముక్కలు ముక్కలుగా చేసి నానా జాతులుగా విభజించాము. వారిలో కొందరు సజ్జనులు, కొందరు దానికి భిన్నమైన వారు. మేము వారిని మంచి చెడు స్థితుల ద్వారా పరీక్షకు గురి చేస్తూ వచ్చాము. బహుశా వారు మరణి వస్తారేమో అని. ఆపై పూర్వపు తరాల తరువాత అయోగ్యులైన వారు వారికి వారసులయ్యారు. వారు దైవగ్రంథానికి వారసులై కూడా తుచ్చమైన ఐహిక ప్రయోజనాలను సేకరిస్తున్నారు. పైగా ఇలా అంటారు, మేము క్షమింపబడతామని ఆశిస్తున్నాము. ఆ ఐహిక సంపదే ముందుకు వస్తే మళ్లీ దానిని వారు తటాలున అందుకుంటారు. సత్యమైన దానినే అల్లా పేరుతో పలకాలని వారి నుండి గ్రంథ ప్రమాణం తీసుకోవడం జరగలేదా? గ్రంథంలో వ్రాయబడి ఉన్నదానిని స్వయంగా వారే చదివారు. పరలోక నివాసం దైవభక్తిపరాయణులకు మాత్రమే మేలైనది. మీరు ఈ మాత్రపు విషయాన్ని అర్థం చేసుకోలేరా? గ్రంథాన్ని పాటించే, నమాజును స్థాపించే సద్వర్తనుల ప్రతిఫలాన్ని మేము నిశ్చయంగా వ్యర్థం చెయ్యము. ఆ సంఘటన కూడా వారికేమైనా జ్ఞాపకం ఉందా? అప్పుడు మేము పర్వతాన్ని కదలించి దానిని ఒక గొడుగు మాదిరిగా వారిపై కప్పాము. అవి తమపై పడుతుందేమో అని వారు భ్రమపడ్డారు. ఆ సమయంలో మేము వారితో ఇలా అన్నాము, మేము మీకు ఇస్తున్న గ్రంథాన్ని దృఢంగా పట్టుకోండి, అందులో వ్రాయబడి ఉన్న దానిని జ్ఞాపకం ఉంచుకోండి. అప్పుడు మీరు చెడు నడవడికి దూరంగా ఉంటారని ఆశించబడుతోంది. وَإِذْ أَخَذَ رَبُّكَ مِنْ بَنِي آدَمَ مِنْ ظُهُورِهِمْ ذُرِّيَّتَهُمْ وَأَشْهَدَهُمْ عَلَى أَنْفُسِهِمْ أَلَسْتُ بِرَبِّكُمْ قَالُوا بَلَى شَهِدْنَا أَنْ تَقُولُوا يَوْمَ الْقِيَامَةِ إِنَّا كُنَّا عَنْ

ولو كنت أعلم الغيب لاستكثرت من الخير وما مسني السوء إن أنا إلا نذير وبشير لقوم يؤمنون వారు నిన్ను అసలు ఆ ప్రళయ ఘడియ ఎప్పుడు అవతరిస్తుంది అని అడుగుతున్నారు. ఇలా అను, దానిని గురించి నా ప్రభువుకే తెలుసు. దాని సమయం వచ్చినప్పుడే ఆయన ప్రత్యక్షపరుస్తాడు. ఆకాశాలలో అవనిలో అది అత్యంత కఠిన సమయంగా ఉంటుంది. అది మీ పైకి అకస్మాత్తుగా వచ్చిపడుతుంది. నీవు దాని అన్వేషణలో మునిగి ఉన్నట్లుగా భావించి వారు నిన్ను దానిని గురించి అడుగుతున్నారు. ఇలా అను, దానిని గురించి కేవలం అల్లాకు మాత్రమే తెలుసు, కాని చాలామందికి ఈ యథార్థం తెలియదు. ప్రవక్త వారితో ఇలా అను, నాకు సంబంధించిన లాభ నష్టాలపై నాకు ఏ అధికారమూ లేదు. అల్లా కోరింది మాత్రమే అవుతుంది. నాకే గనక అగోచర విషయ జ్ఞానం ఉన్నట్లయితే నేను ఎన్నో ప్రయోజనాలను నా కొరకు పొంది ఉండేవాణ్ణి. నాకు ఎన్నటికీ ఏ నష్టమూ వాటిల్లేది కాదు. నేను నా మాటను నమ్మేవారి కొరకు కేవలం హెచ్చరిక చేసేవాణ్ణి మాత్రమే, శుభవార్త వినిపించేవాణ్ణి మాత్రమే. هو الذي خلقكم من نفس واحدة وجعل منها زوجها ليسكن إليها فلما تغشاها حملت حملا خفيفا فمرت به فلما أثقلت دعوا الله ربهما لئن آتيتنا صالحا لنكونن من الشاكرين فلما آتاهما صالحا جعلا له شركاء فيما آتاهما فتعالى الله عما يشركون أيشركون ما لا يخلق شيئا وهم يخلقون ولا يستطيعون لهم نصرا ولا أنفسهم ينصرون وإن تدعوهم إلى الهدى لا يتبعوكم سواء عليكم أدعوتموهم أم أنتم صامتون إن الذين تدعون من دون الله عباد أمثالكم فدعوهم فليستجيبوا لكم إن كنتم صادقين أَلَهُمْ أَرْجُلٌ يَمْشُونَ بِهَا أَمْ لَهُمْ أَيْدٍ يَبْطِشُونَ بِهَا أَمْ لَهُمْ أَعْيُنٌ يُبْصِرُونَ بِهَا أَمْ لَهُمْ آذَانٌ يَسْمَعُونَ بِهَا قُلِ ادْعُوا شُرَكَاءَكُمْ ثُمَّ كِيدُونِ فَلَا تُنْظِرُونَ إن ولي الله الذي نزل الكتاب وهو يتولى الصالحين والذين تدعون من دونه لا يستطيعون نصركم ولا أنفسهم ينصرون وإن تدعوهم إلى الهدى لا يسمعوا وتراهم ينظرون إليك وهم لا يبصرون అల్లాయే మిమ్మల్ని ఏకైక ప్రాణి నుండి సృష్టించాడు. ఇంకా అదే జాతి నుండి అతనికి సహచరిని సృజించాడు అతను ఆమెతో ప్రశాంత జీవితం గడపటానికి. తరువాత పురుషుడు స్త్రీని కప్పివేసినప్పుడు ఆమె ఒక తేలికైన భారాన్ని ధరించింది. ఆమె దానిని మోసుకుంటూ తిరుగుతూ ఉండేది. తరువాత ఆమె గర్భభారం అధికమైనప్పుడు వారు ఉభయులూ కలిసి తమ ప్రభువైన అల్లాను ఇలా వేడుకున్నారు, నీవు గనక మాకు మంచి పిల్లవాణ్ణి ఇచ్చినట్లయితే మేము నీకు కృతజ్ఞులం అవుతాము. అప్పుడు అల్లా వారికి ఒక చక్కని ఏ లోపమూ లేనటువంటి పిల్లవాణ్ణి ప్రసాదించాడు. కాని వారు ఆయన ప్రసాదించిన ఈ కానుక విషయంలో ఇతరులను ఆయనకు భాగస్వాములుగా చేయసాగారు.